కృష్ణయజుర్వేదే క్రమపాఠే సప్తమకాండే ప్రథమ ప్రశ్న ప్రారంభ. ఓం ప్రజననం జ్యోతి ప్రజననమితి ప్రజననం జ్యోతిరగ్ని అగ్నిర్దేవతానాం దేవతానాం జ్యోతి జ్యోతిర్విరాట్ విరాట్ ఛందసాం విరాట్ వీరాట్ ఛందసాం జ్యోతి జ్యోతిర్విరాట్ విరాట్ వాచ విరాట్ వీరాట్ వాచోగ్నౌ అగ్నౌ సంతిష్టతే తిష్టతే విరాజం విరాజమవి విరాజమితి వీరాజం అవి సంవర్ధ్యతే పద్యతే తస్మాత్ తస్మాత్ తజ్జ్యోతి జ్యోతిరుచ్యతే ఉచ్యతే ద్వౌ స్తోమౌ స్తోమౌ ప్రాతశ్రవనం ప్రాతశ్రవనం వహత ప్రాతశ్రవనమితి ప్రాతః శ్రవనం వహతో యథా ప్రాణ ప్రాణశ్చ ప్రాణైతి ప్రాణ చాపాన అపానశ్చ అపానైత్యపాన షడ్వౌ ద్వౌ మాధ్యన్వినం మాధ్యన్వినకం శ్రవనం శ్రవనం యథా చక్షుశ్రోత్రం శ్రోత్రం షడ్వౌ ద్వౌ తృతీయశ్రవనం తృతీయశ్రవనం యథా తృతీయశ్రవనమితి తృతీయాశ్రవనం యథా వాగ్ వాక్చ ప్రతిష్టా ప్రతిష్టా ప్రతిష్టేతి ప్రతిష్టా చ పురుష సంవిత పురుష సంవితో వై పురుష సంవిత ఇది పురుష సంవిత వాష యజ్ఞ యజ్ఞోస్థూరి అస్థూరియమ్ ఇం కామం కామం కామయతే కామయతే తమ్ తమేతేన ఏతేనాభి అభ్యశ్యతే అశ్నుతే సర్వం సర్వం హి యస్థూరిణ అస్థూరిణ్యశ్నుతే అభ్యశ్నుతే అగ్నిష్టోమేన అభ్యశ్నుత ఇత్యే అశ్నుతే అగ్నిష్టోమేన వై అగ్నిష్టోమేనేత్యగ్నే స్తోమేన వై ప్రజాపతి ప్రజాపతి ప్రజా ప్రజాపతి ప్రజాపతి ప్రజా అసృజత ప్రజా ఇది ప్రజా అసృజతరా తా అగ్నిశ్రోమేణ అగ్నిశ్రోమేణ అగ్నిశ్రోమేణేత్యగ్నే స్తోమేన ఏపరి పర్యగృహాత్ అగృహాత్ తాం పరిగృహీతానా పరిగృహీతానామశ్వతర పరిగృహీతానామిది పరిగృహీతానాం అశ్వతరోతి అత్యప్రవత అప్రవత తస్యానుహాయ అనుహాయ రేత అనుహాయేత్యనుహాయ రేత ఆదత్త అదగ్గర్దభే గర్దభే న్యమాడ్ అమాడ్ తస్మాత్ తస్మాద్గర్దభ గర్దభో ద్విరేతా ద్విరేతా రథో ద్విరేతా ఇది ద్విరేతా రథో ఆహు రథో ఇత్యథో ఆహుర్వడవాయా వడవాయాన్ని న్యమాడ్ అమాడిది ఇది తస్మాత్ తస్మాద్వడవా వడవా ద్విరేతా ద్విరేతా రథో ద్విరేతా ఇది ద్విరేతా అథో ఆహు అథో ఇత్యథో ఆహురోషధీషు ఓషధీషుని యమాడ్ అమాడిది ఇది తస్మాత్ తస్మాదోషధయ ఓషధయోనభ్యక్త అనభ్యక్తారేభంది అనభ్యక్తారిత్యనభీరక్త రేభంత్యథో అథో ఆహు అథో ఇత్యథో ఆహు ప్రజాసు ప్రజాసుని ప్రజాస్విని ప్రజాసు యమాడ్ అమాడిది ఇది తస్మాత్ తస్మాద్యమౌ యమౌ జాయేతే జాయేతే తస్మాత్ జాయేతే ఇది జాయేతే తస్మాదశ్వతర అశ్వతరో న ప్రజాయతే జాయత ఆత్మరేత ఆత్మరేతాహి ఆత్మరేతర్తరేత తస్మాత్ తస్మాద్బర్హిషి బర్హిష్యనవృత్త అనవృత్త సర్వేదసే అనవృద్ధ ఇవృత్త సర్వేదసే వాదసైతి సర్వా వేదసే వా సహస్రే సహస్రే వాళ్ళుప్త అవగ్లుప్తోపి అవగ్లుప్తరాగ్లుప్త అతి అప్రవత అప్రవతయ ఏం ఏం విద్వాన్ విద్వానగ్నిశ్రోమేణ అగ్నిశ్రోమేణ యజతే అగ్నిశ్రోమేణేత్యగ్ని సోమేన యజతే ప్రజాత అజాత ప్రజా ప్రజా జనయతి ప్రజా ఇది ప్రజా జనయతి పరి పరి ప్రజాత ప్రజాత గృహాది ప్రజాత ఇది ప్రజాత గృహాది తస్మాత్ తస్మాదాహో ఆహుర్జ్యేష్ఠయజ్ఞ జ్యేష్ఠయజ్ఞతి జ్యేష్ఠయజ్ఞతి జ్యేష్ఠయజ్ఞ ఇది ప్రజాపతి ప్రజాపతిర్వావ ప్రజాపతి ప్రజాపతి వావజ్యేష్ట జ్యేష్ట సహి ఏతేన ఏతేనాగ్రే అగ్రే అయజత ప్రజాపతి ప్రజాపతిరకామయత ప్రజాపతి ప్రజాపతి రకామయత ప్రజాయేయ జాయేతి ఇది సహ స ముఖత ముఖతస్త్రివృతం త్రివృతం త్రివృతమిది త్రీవృతం నిరమిమీత అమిమీతం తమగ్ని అగ్నిర్దేవత దేవతను అన్వసృజ్యత అసృజ్యత గాయత్రీ గాయత్రీ ఛంద ఛందోరసంధనం రసంతరగం సామ రసంతరమితి రసంతరం సామ బ్రాహ్మణ బ్రాహ్మణ మనుష్యానాం మనుష్యానామజ అజఃపశూనాం పశూనాన్నస్మాత్ తస్మాత్ తే ముఖ్యా ముఖ్యాముఖ ముఖతో హి యసర్జంత అసర్జంతోరస ఉరసో బాహుభ్యాం బాహుభ్యాం పంచదశం బాహుభ్యామిది బాహోభ్యాం పంచదశమి పంచదశమిది పంచాదశం నిరమిమీత అమిమీతం అనింద్ర ఇంద్రో దేవత దేవతాను అన్వసృజ్యత అసృజ్యత్ష్టుప్ త్రిష్టుఛంద ఛందో బృహద్ బృహత్సామ సామరాజన్య రాజన్యో మనుష్యాణ మనుష్యాణమవి అవి పశూనా పశూనాస్మాత్ తస్మాత్తే వీద్యావృంద వీద్యావృందో వీద్యాద్ వీద్యావృంద ఇది వీద్యావృంద వీద్యాద్ధి అసృజ్యంద అసృజ్యంద మధ్యద మధ్యద సప్తదశం సప్తదశమి సప్తదశమిది సప్తాదశం నిరమిమీత అమిమీతం విశ్వే విశ్వే దేవాదేవతాను అన్వసృజ్యంత అసృజ్యంత జగతి జగతి ఛంద ఛందో వైరూపం వైరూపకం సామ సామవైష్య వైశ్వమనుష్యాణ మనుష్యాణావ రావ పశూనా పశూనాం తస్మాద్ తస్మాత్తే ఆద్యా అన్నధానాద్ అన్నధానాద్ధి అన్నధానాదిత్యన్నధానాద్ అసృజ్యంత అసృజ్యంత తస్మాద్ తస్మాద్భూయాగుంస భూయాగుంసో అన్యేభ్యో భూయిష్టా భూయిష్టా హి దేవతాను అన్వసృజ్యంత అసృజ్యంత పత్త పత్త ఏక విపుంశం ఏక విపుంశం ని ఏక విపుంశమిేక విపుంశం నిరమిమీత అమిమీతం తమనుష్ఠుర్ అనుష్ఠుఛంద అనుష్ఠురిత్యనోస్తు ఛందో అన్వసృజ్యత అసృజ్యత వైరాజం వైరాజగం సామ సామ శూద్ర శూద్రమనుష్యాణ మనుష్యాణమశ్వ అశ్వ పశూనా పశూనాం తస్మాత్ తస్మాత్తౌ తౌ భూతసంగ్రామిణౌ భూతసంగ్రామిణావశ్వ భూతసంగ్రామిణావిభూత సంగ్రామిణౌ అశ్వశ్చ శూద్ర శూద్రశ్చ చ తస్మాత్ తస్మాత్ శూద్ర శూద్రో యజ్ఞే యజ్ఞేనవృప్త అనవృప్తో న అనవృప్తైత్యనవాగృప్త నహి దేవతా దేవతాను అన్వసృజ్యత అసృజ్యత తస్మాత్ తస్మాత్పాదౌ పాదావుప ఉపజీవత జీవత పత్త పత్తో హి యసృజ్యేతాం అసృజ్యేతాం ప్రాణా ప్రాణా వై ప్రాణాది ప్రాణా వై త్రివృత్ త్రివృతర్ధమాసా త్రివజిత్రివృత్ అర్ధమాసా పంచదశ అర్ధమాసర్ధమాసా పంచదశ ప్రజాపతి పంచదశ ఇది పంచాదశ ప్రజాపతి సప్తదశ ప్రజాపతి ప్రజాపతి సప్తదశత్రయ సప్తదశ ఇది సప్తాదశ త్రయ ఇమే ఇమే లోకా లోకా అసౌ అసావాదిత్య ఆదిత్య ఏక విపుంశ ఏక విపుంశ ఏతస్మిన్ ఏక విపుంశ ఇత్యేక విపుంశ ఏతస్మిన్ వై వా ఏతే శితా శితా ఏతస్మిన్ ఏతస్మిన్ ప్రతిష్ఠితా ప్రతిష్ఠితాయ ప్రతిష్ఠితా ఇది ప్రతిష్ఠితా ఏవం ఏవం వేద వేదైతస్మిన్ ఏతస్మిన్నేవ ఏ శ్రయతే శ్రయత ఏతస్మిన్ ఏతస్మిన్ ప్రతి ప్రతిష్టతి తిష్టతీతి తిష్టతి రాధశ్రవనే వై రాధశ్రవన ఇది ప్రాతః శ్రవనే వై గాయత్రేణ గాయత్రేణ ఛందస ఛందస త్రివృతే త్రివృతే స్తోమాయ త్రివృతైతి త్రివృతే స్తోమాయ జ్యోతి జ్యోతిర్దధర్ అధరేతి ఏది త్రివృతా త్రివృతా బ్రహ్మవర్చసేన త్రివృతైతి త్రివృతా బ్రహ్మవర్చసేన పంచదశాయ బ్రహ్మవర్చసేనేది బ్రహ్మవర్చసేన పంచదశాయ జ్యోతి పంచదశాయేతి పంచదశాయ జ్యోతిర్దధర్ అధరేతి ఏది పంచదశేన పంచదశేన ఓజస పంచదశేనేది పంచదశేన ఓజసా వీర్యేణ వీర్యేణ సప్తదశాయ సప్తదశాయ జ్యోతి సప్తదశాయేతి సప్తదశాయ జ్యోతిర్దశక్ రథలేతి ఏది సప్తదశేన సప్తదశేన ప్రజాపత్యేన సప్తదశేనేది సప్తాదశేన ప్రజాపత్యేన ప్రజననేన ప్రజాపత్యేనేది ప్రజాపత్యేన ప్రజననేనైక విపుంశాయ ప్రజననేనేది ప్రజననేన ఏక విపుంశాయ జ్యోతి ఏక విపుంశాయేత్యేక విపుంశాయ జ్యోతిర్దశక్ రథలేది ఏది స్తోమ స్తోమ ఏ తత్స్తోమాయ స్తోమాయ జ్యోతి జ్యోతిర్దశక్ రథలేది ఏత్యథో అథో స్తోమే అథో ఇత్యథో స్తోమ ఏవ స్తోమం స్తోమమభి అభిప్ర ప్రణయతి నయతి యావంత యావంతో వై వై స్తోమా స్తోమాస్తావంత తావంత కామా కామాస్తావంత తావంతో లోకా లోకాస్తావంతి తావంతి జ్యోతిపుంషి జ్యోతిష్యేతావత ఏతావత ఏ స్తోమాన్ స్తోమానేతావత ఏతావత కామాన్ కామానేతావత ఏతావతో లోకాన్ లోకానేతావంది ఏతావంది జ్యోతిపుంషి జ్యోతిపుష్యవ అవరుంధే రుంధ ఇది రుంధే బ్రహ్మవాదినో వదంది బ్రహ్మవాదిన ఇది బ్రహ్మవాదిన వదంది సో యి మయ్యజేత యజేతయ యోగ్నిష్టోమేన అగ్నిష్టోమేన యజమాన అగ్నిష్టోమేనేత్యగ్ని స్తోమేన యజమానోథ అసర్వస్తోమేన సర్వస్తోమేన యజేత సర్వస్తోమేన సర్వస్తోమేన యజేతేతి ఇది త్రివృతం త్రివృతమంతర్యంతి త్రివృతమిది త్రివృతం అంతర్యంతి ప్రాణాన్ అంతర్యంతీత్యంతి ప్రాణాగస్తస్ ప్రాణానికి ప్రాణాన్ అంత అంతర్యంతి ఇంది ప్రాణేషు ప్రాణేషు మే ప్రాణేశ్వరి ప్రాణేషు నేపి అప్యసద్ అసదిది ఇది ఖలు ఖలు వై వై యజ్ఞేన యజ్ఞేన యజమాన యజమానో యజతే యజతే యస్య పంచదశం పంచదశమంతర్యంతి పంచదశమిది పంచాదశం అంతర్యంతి వీర్యం అంతర్యంతీత్యంతి వీర్యం తస్యాంత అంతర్యంతి ఎంతి వీర్యే వీర్యే మే మేపి అప్యసద్ అసదితి ఇది ఖలు ఖలు వై వై యజ్ఞేన యజ్ఞేన యజమాన యజమానో యజతే యజతే యస్య సప్తదశం సప్తదశమంతర్యంతి సప్తదశమితి శబ్దాదశం అంతర్యంతి ప్రజా అంతర్యంతీత్యంతి ప్రజాం తస్య ప్రజామిది ప్రజా తస్యాంత అంతర్యంతి ఎంతి ప్రజాయాం ప్రజాయాం మే ప్రజామిది ప్రజాయాం మేపి అప్యసద్ అసలిది ఇది ఖలు ఖలు వై వై యజ్ఞేన యజ్ఞేన యజమాన యజమానో యజతే యజతేస్య యస్యైక విపుంసం ఏక విపుంసమంతర్యంతి ఏక విపుంసమిత్యేక విపుంసం అంతర్యంతి ప్రతిష్టా అంతర్యంతీత్యంతి ప్రతిష్టాంతస్య ప్రతిష్టామిది ప్రతిష్టా తస్యాంత అంతర్యంతి ఎంది ప్రతిష్టాయాం ప్రతిష్టాయాం మే ప్రతిష్టాయామిది ప్రతిష్టాయాం మేపి అప్యసత్ అసదితి ఇది ఖలు ఖలు వై వై యజ్ఞేన యజ్ఞేన యజమాన యజమానో యజతే యజతేజస్య యస్య త్రిణవం త్రిణవమంతర్యంతి త్రిణవమిది త్రిణవం అంతర్యం క్రతూన్ అంతర్యంతీత్యంతి ఋతోగుశ్చ శతస్య తస్య నక్షత్రియాణం నక్షత్రియాణ విరాజం విరాజమంత విరాజమితి విరాజం అంతర్యంతి ఎంతృతుషు ఋతుషు మే మేపి అప్యసత్ అసం నక్షత్రియాయా నక్షత్రియాయాం చ విరాజి విరాజీతి విరాజీతి వీరాజి ఇది ఖలు ఖలు వై వై యజ్ఞేన యజ్ఞేన యజమాన యజమానో యజతే యజతేయస్య త్రయస్త్రిహుంసం త్రయస్త్రిహుంసమంతర్యంతి త్రయస్త్రిహుంసమిది త్రయః త్రిహుంసం అంతర్యంతి దేవతాః అంతర్యంతీత్యంతి దేవతాస్తస్య తస్యాంత అంతర్యంతి ఇంది దేవతాసు దేవతాసు మే మేపి అప్యసత్ అసదితి ఇది ఖలు ఖలు వై వై యజ్ఞేన యజ్ఞేన యజమాన యజమానో యజతే యజతేజ యో వై వై స్తోమానాం స్తోమానామవమం అవమం పరమతాం పరమతాం గచ్చంతం గచ్చంతం వేద వేద పరమతాం పరమతామేవ ఏవ గచ్చతి గచ్చతి త్రివృద్ త్రివృద్వై త్రివృతి త్రివృద్ వై స్తోమానాం స్తోమానామవమ అవమ త్రివృద్ త్రివృత్పరమ త్రివృతి త్రివృద్ పరమోయ ఏవం ఏం వేద ఏద పరమతాం పరమతామేవ ఏవ గచ్చతి గచ్చతీతి గచ్చతి అంగిరసో వై వై సత్రం సత్రమాసద ఆసదతే తే సువర్గం సువర్గం లోకం సువర్గమితి సువహాగం లోకమాయన్ ఆయన్ తేషాం తేషాగం హవిష్మాన్ హవిష్మాగశ్చ హవిష్కృత్ హవిష్కృత్య హవిష్కృతి హవిహీకృత్ చాహీయేతాం మహీయేతాంతౌ తావకామయేతాం అకామయేతాగం సువర్గం స్వర్గం లోకం స్వర్గమితి సువహాగం లోకమియావ యావేతి ఇది తౌ తావేతం ఏతం ద్విరాత్రం విరాత్రమపశ్యతాం విరాత్రమిది ద్విరాత్రం అపశ్యతాంతం తమా ఆహరతాం అహరతాంతేన తేనాయజేతాం అయజేతాం తతః తథో వై వై తౌ తౌ సువర్గం స్వర్గం లోకం స్వర్గమితి సువహాగం లోకమైతాం ఐతాన్యః ఏవం ఏవం విద్వాన్ విద్వాన్ ద్విరాత్రేణ ద్విరాత్రేణ యజతే ద్విరాత్రేణేతి ద్విరాత్రేణ యజతే సువర్గం సువర్గమేవ సువర్గమితి సువహాగం ఏవ లోకం లోకమేతి ఏదితౌ తావైతాం ఐతాం పూర్వేణ పూర్వేణాన్నా అన్నాగచ్చతాం అగచ్చతాముత్తరేణ ఉత్తరేణాభిప్లవ ఉత్తరేణేంద్రిగోధరేణ అభిప్లవ పూర్వం అభిప్లవైత్యభిప్లవ పూర్వమహ అహర్భవతి భవతి గతి తదిరుత్తరం ఉత్తరం జ్యోతిష్టోమ ఉత్తరమిత్యుదోత్తరం జ్యోతిష్టోమోగ్నిష్టోమ జ్యోతిష్టోమైతి జ్యోతి సోమ అగ్నిష్టోమ పూర్వం అగ్నిష్టోమైత్యగ్ని సోమ పూర్వమహ అహర్భవతి భవతి తేజ తేజస్తేన ఏనావ అవరుంధే రుంధే సర్వస్తోమ సర్వస్తోమోదిరాత్ర సర్వస్తోమైతి సర్వస్తోమ అతిరాత్ర ఉత్తరం అతిరాత్రి రాత్ర ఉత్తరకం సర్వస్ ఉత్తరమిత్యుదోత్తరం సర్వస్యాద్యై ఆద్యై సర్వస్ సర్వస్యావరుధ్యై అవరుధ్యై గాయత్రం అవరుధ్యా ఇత్యవరుధ్యై గాయత్రం పూర్వే పూర్వేహన్ అహం సామ సామ భవతి భవతి తేజ తేజో వై వై గాయత్రీ గాయత్రీ గాయత్రీ గాయత్రీ బ్రహ్మవర్చసం బ్రహ్మవర్చసం తేజ బ్రహ్మవర్చసమితి బ్రహ్మవర్చసం తేజ ఏవ బ్రహ్మవర్చసం బ్రహ్మవర్చసమాత్మన్ బ్రహ్మవర్చసమితి బ్రహ్మవర్చసం ఆత్మం ధత్తే ధత్తే ప్రైష్ుభం ప్రైష్ుభముత్తరే ఉత్తరవోజ ఉత్తరైద్యుదే ఓజో వై వై వీర్యం వీర్యం దృష్టుగ దృష్టుగోజ ఓజ వీర్యం వీర్యమాత్మన్ ఆత్మం ధత్తే ధందే రసందరం రసందరం పూర్వే రసంతరమితి రసందరం పూర్వేహన్ అహం సామ సామ భవతి భవదీయం ఇయమ్ వై వైరసందరం రసందరమస్యాం రసందరమితి రసందరం అస్యామేవ ఏ ప్రతి ప్రతిష్టది తిష్టది బృహద్ బృహదుత్తరే ఉత్తరేసౌ ఉత్తరయుద్యుదోదరే అసౌ వై వై బృహద్ బృహదముష్యాం అముష్యామేవ ఏ ప్రతి ప్రతిష్టది తిష్టది అదాహు ఆహుక్వ జగవి జగవీ చాదుష్టుబ్ అనుష్టుబ్ అనుష్టుభిత్యనోస్తుబ్ చేతి ఇది వైఖానసం వైఖానసం పూర్వే పూర్వేహన్ అహం సామ సామ భవతి భవతి తేన తేన జగత్యై జగత్యైన నైతి ఏది షోడశి షోడశ్యుత్తరే ఉత్తరే తేన ఉత్తర ఇత్యుదోత్తరే తేనానుష్టుభ అనుష్టుభోధ అనుష్టుభైత్యనోస్తుభ తాహు ఆవర్యత్సమానే సమానే అర్ధమాసే అర్ధమాసే స్యాతాం అర్ధమాస ఇత్యర్ధమాసే స్యాతామన్యతరస్ అన్యతరస్యాంధ అంధో వీర్యం వీర్యమను అనుపద్యేత అద్యేతేతి ఇత్యమావాస్యాయాం అమావాస్యాయాం పూర్వం అమావాస్యాయామిత్యమావాస్యాయాం పూర్వమహ అహర్భవతి భవద్యుత్తరస్మిన్ ఉత్తరస్మిన్నుత్తరం ఉత్తరస్మిన్నిత్యుదోధరస్మిన్ ఉత్తరం నానా ఉత్తరమిత్యుదోధరం నానైవ ఏవార్ధమాసయో అర్ధమాసయోర్భవత అర్ధమాసయోరిత్యర్ధమాసయో భవతో నానావీర్యే నానావీర్యే భవత నానావీర్యే ఇది నానావీర్యే భవతో హరిష్మన్నిధనం హరిష్మన్నిధనం పూర్వం హరిష్మన్నిధనమితి హరిష్మద నిధనం పూర్వమహ అహర్భవతి భవతి హరిష్కృన్నిధనం హరిష్కృన్నిధనముత్తరం హరిష్కృన్నిధనమితి హరిష్కృత నిధనం ఉత్తరం ప్రతిష్ఠ్యై ఉత్తరమిత్యుదోధరం ప్రతిష్ఠ్యాది ప్రతిష్ఠ్యై ఆపో వై వా ఇదం ఇదమగ్రే అగ్రే సలిలం సలిలమాసీత్ ఆసీత్ తస్మిన్ తస్మిన్ ప్రజాపతి ప్రజాపతిర్వాయు ప్రజాపతి ప్రజాపతి వాయుర్భూత్వా భూత్వాచరత్ అచరత్స స ఇమామపశ్యత్ అపశ్యత్తాం రాం వరాహ రాహో భూత్వా భూత్వాహరత్ ఆహరత్ అహరత్తాం తాం విశ్వకర్మ విశ్వకర్మా భూత్వా విశ్వకర్మేది విశ్వకర్మ భూత్వా వియమార్డ్ అమార్క్సా సా ప్రథద అప్రథద సా పృథివీ పృథివ్యభవత్ అభవత్తత్ తద్పృథివ్యై పృథివ్యై పృథివిత్వం పృథివిత్వం తస్యాం పృథివిత్వమితి పృథివీత్వం తస్యామశ్రామ్యతాం అశ్రామ్య ప్రజాపతి ప్రజాపతి సహ ప్రజాపతి ప్రజాపతి సదేవాన్ ఏవానసృజత అసృజతమసోన్ అసోన్ రుద్రాన్ రుద్రామాదిత్యాన్ ఆదిత్యాం ఏ దేవా దేవా ప్రజాపతి ప్రజాపతిమబ్రువన్ ప్రజాపతి ప్రజాపతి అబ్రువన్ ప్రజాయామహి ప్రజాయామహి సహ సోబ్రవీద్ అబ్రవీద్యథాహం అహం యుష్మాన్ యుష్మాస్తపసా తపసాదృక్షి అదృక్షేపం ఏం తపసి తపసి ప్రజననం ప్రజననమిచ్చధ్వం ప్రజననమిది ప్రజననం ఇచ్చధ్వమితి ఇది తేభ్యేభ్యోగ్ని అగ్నిమాయతనం ఆయతనం ఆయతనమిత్యాయతనం ప్రాయచ్చద అయచ్చదేతేన ఏతేనాయతన ఆయతనైన శ్రామ్యత ఆయతనేనేత్యాయతన శ్రామ్యతేది ఇది ఏగ్నినా అగ్నినాయతన ఆయతనైనాశ్రామ్యన్ ఆయతనేనేత్యాయతన అశ్రామ్యన్ ఏ సంవత్సరే సంవత్సర ఏకాం సంవత్సరేతి సంవత్సరే ఏకాంగా గామసృంద అసృందాం తాం వసుభ్య వసుభ్యో రుద్రేభ్య వసుభ్యేతి వసుభ్య రుద్రేభ్య ఆదిత్యేభ్య ఆదిత్యేభ్య ప్రాయచ్చన్ ఏచ్చన్ ఏదాగం రక్షధ్వం రక్షధ్వమిది ఇదిదాం తాం వసవ వసవ రుద్రా రుద్రాదిత్యా ఆదిత్యా రక్షంద రక్షంద సా వసుభ్య వసుభ్యో రుద్రేభ్య వసుభ్యైది వసుభ్య రుద్రేభ్య ఆదిత్యేభ్య ఆదిత్యేభ్య ప్రాజాయత అజాయత త్రీణి త్రీణి శతాని శతాని త్రయస్త్రిగంశతం త్రయస్త్రిగంశతం చ త్రయస్త్రిగంశతమిది త్రయ త్రిగంశతం చాథ అథ సా సైవ ఏ సహస్రతమీ సహస్రతమ్యభవత్ సహస్రతమీతి సహస్రాతమీ అభవత్తే ఏ దేవా దేవా ప్రజాపతి ప్రజాపతిమబ్రువన్ ప్రజాపతిమితి ప్రజాపతి అబ్రువన్ సహస్రేణ సహస్రేణ నః నో యాజయ యాజయేతి ఇది సహ సోజ్ఞిష్టోమేణ అగ్నిష్టోమేణ వసూన్ అగ్నిష్టోమేనేత్యగ్ని స్తోమేన వసూన యాజయత్ యాజయత్తే ఇమం ఇమం లోకం లోకమజయన్ అజయన్ తాదదు అవదు సహ స ఉక్ేన ఉక్ేన రుద్రాన్ రుద్రాన యాజయత్ యాజయత్తే ఏంతరిక్షం అంతరిక్షమజయన్ అజయన్ తాదదు అదదు సహ సోదిరాత్రేణ అతిరాత్రేణాదిత్యాన్ అతిరాత్రేణేత్రిరాత్రేణ ఆదిత్యాన యాజయత్ అయాజయత్తే తేమం అమం లోకం లోకమశయన్ అశయన్ తాదదు అదస్త అదంతరిక్షం అంతరిక్షం వ్యవైర్యత వ్యవైర్యత తస్మాత్ వ్యవైర్యేది అవైర్యత తస్మాద్రుద్రా రుద్రాఘాతుకా ఘాతుకా అనాయతనా అనాయతనా అనాయతనాయతనా ఇదస్మాత్ తస్మాదాహో ఆహు శిథిలం శిథిలం వై వై మధ్యమం మధ్యమనః అహస్త్రిరాద్రస్య త్రిరాద్రస్యవి త్రిరాద్రస్యది త్రిరాద్రస్య ద్రిహి హి తదవైర్యత అవైర్యతేతి అవైర్యతేత్యవ ఐర్యత ఇది త్రైష్టభం త్రైష్టభం మధ్యమస్య మధ్యమస్యాంధః అంధ ఆజ్యం ఆజ్యం భవతి భవతి సంజ్ఞానాని సంజ్ఞానాని సూక్తాని సంజ్ఞానానీతి సంజ్ఞానాని సోక్తాని శగంసతి సోక్తానీతి సోక్తాని శగంసతి షోడశినం షోడశినకం శగంసతి శగంసత్యంధ అన్నోధృత్యై ధృత్యా అశిథిలం భావాయ అశిథిలం భావాయ తస్మాత్ అశిథిలం భావాయేద్యశిథిలం భావాయ తస్మాద్రిరాద్రస్య త్రిరాద్రస్యాగ్నిష్టోమ త్రిరాద్రస్యేది త్రిరాద్రస్య అగ్నిష్టోమ ఏ అగ్నిష్టోమ ఇద్యగ్ని స్తోమ ఏ ప్రథమం ప్రథమమహ అహ సద్ సదథ అథోక్ష్య ఉక్ష్యోథ అథాదిరాత్ర అదిరాత్ర ఏషా అదిరాత్రిరాత్ర ఏషాల్లోకానా లోకానా విధృత్యై విధృత్యై త్రీణి త్రీణి విధృద్యా ఇది విధృత్యై త్రీణి త్రీణి శతాని త్రీణి త్రీణి త్రీణి త్రీణి శతాన్యనోచీనాహం అనోచీనాహమవ్యవచ్ఛిన్నాని అనోచీనాహమిత్యనోచీనా అహం అవ్యవచ్ఛిన్నాని దాది అవ్యవచ్ఛిన్నాని త్రీ అవచ్ఛిన్నాని దాత్యేషాం ఏషాం లోకానా లోకానామను అనుసందర్భ్యై సందర్భ్యై దశతం సందర్భ్యాసంభ్యై దశతం నవి విచ్ఛిన్యాద్ ఛిన్యాద్విరాజం విరాజం న విరాజమితి వీరాజం నేద్ ఇద్విచ్ఛిన్నదాని విచ్ఛిన్నదానీతి విచ్ఛిన్నదానీతి వీచ్ఛిన్నదాని ఇత్యథ అర్థయా యా సహస్రతమీ సహస్రతమ్యాసీత్ సహస్రతమీ సహస్రతమీ ఆసీత్ తస్యానింద్ర ఇంద్రశ చ విష్ణు విష్ణుశ్చ వ్యాయచ్ఛేదాయేదంస వ్యాయచ్ఛేదావి ఆయచ్ఛేదా స ఇంద్ర ఇంద్రామన్యత అమన్యతనయా అనయా వై వా ఇదం ఇదం విష్ణు విష్ణుసహస్రం సహస్రం రక్ష్యతే రక్ష్యత ఇది తస్యామగల్పేదా అగల్పేదాం విభాగే విభాగ ఇంద్ర విభాగ ఇది ద్విభాగే ఇంద్రస్తృతీయే తృతీయే విష్ణు విష్ణుస్తత్ తద్వై వా ఏషాభ్యనోవచ్యతే అభ్యనోవచ్యత ఉభా అభ్యనోవచ్యత ఇత్యభి అనోవచ్యతే ఉభా జిజ్ఞసు జిజ్ఞసురితి ఇదిదాం తాం వై వా ఏదాం ఏదామచ్చావాగ అచ్చావాగ ఏ శగంసతి శగంసత్యథ అథయా యా సహస్రతమీ సహస్రతమీ సా సహస్రతమీతి సహస్రాతమీ సా హోత్రే హోత్రే దేయేతి ఇది హోదారం హోదారం వై వా అభ్యతిరిచ్యతే అభ్యతిరిచ్యతే యత్ అభ్యతిరిచ్యతీ అతిరిచ్యతే యదతిరిచ్యతే అతిరిచ్యతే హోదా అతిరిచ్యత ఇతిరిచ్యతే హోదానాభ్రస్య అనాభ్రస్యాపయిత ఆపయితాథ అథాహు ఆహురున్నేత్రే ఉన్నేత్రే దేయా ఉన్నేత్రేత్రు నేత్రే ఏతి అతిరిక్తై అతిరిక్తేరిక్త సహస్రస్యాతిరిక్త అతిరిక్త ఉన్నేత అతిరిక్తైతిరిక్త ఉన్నేతా ఉన్నేతేత ఆహుసర్వేభ్య సదస్యేభ్య సదస్యేభ్యోదేయా దేయేతి ఇత్యథ అథాహు ఆహురదాకృత్యా సా ఉదాకృత్యేర్జిత్ ఆకృత్యా సా వశం వశం చరేద్ చరేదితి ఇత్యథ అథాహు ఆహుర్బ్రహ్మణే బ్రహ్మణే చాగ్నిధే అగ్నిధే చ అగ్నిధైత్యగ్నిధే చదేయా దేయేతి ఇది ద్విభాగం విభాగం బ్రహ్మణే విభాగమిది ద్విభాగం బ్రహ్మణే తృతీయం తృతీయమగ్నిధే అగ్నిధ ఐంద్ర అగ్నిధైత్యగ్నిధే ఐంద్రో వై వై బ్రహ్మ బ్రహ్మ వైష్ణవ వైష్ణవో అగ్నిర్ అగ్నిద్విధ అగ్నిరిత్యగ్నిర్ యథైవ ఏవౌ తావకల్పేదా అకల్పేదామిది ఇత్యథ తథావో ఆహుర్యా యా కళ్యాణీ కళ్యాణీ బహురూప బహురూపా సా బహురూపేది బహురూప సాదేయా వేయేది ఇత్యథ అథావో ఆహుర్యా యా ద్విరూప ద్విరూపో భయదయేణి ద్విరూపేది ద్విరూప ఉభయదయేణీ సా ఉభయదయేణీభయదేణీ సా వేయా వేయేది ఇది సహస్రస్య సహస్రస్య పరిగృహీత్యై పరిగృహీత్యై పరిగృహేద్యాగృహీ తద్వై వా ఏతత్ ఏతత్ సహస్రస్య సహస్రస్యాయనం అయనకం సహస్రం సహస్రజ్ఞస్తోత్రియా స్తోత్రియా సహస్రం సహస్రం దక్షిణా దక్షిణా సహస్రసంవిద సహస్రసంవిద సువర్గ సహస్రసంవిద ఇది సహస్రసంవిద సువర్గోక సువర్గ ఇది సువహాగ లోకస్సువర్గస్ స్వర్గస్ స్వర్గస్ేది సువహాగస్ లోకస్భిరుద్ధ్యై అభిరుద్ధ్యాభిరుద్ధ్యై సోమో వై వై సహస్రం సహస్రమవిందద్ అవిందత్తం తమింద్ర ఇంద్రోను అన్వవిందద్ అవిందత్తౌ తౌ యమ యమోన్యాగచ్చద్ న్యాగచ్చత్తౌ న్యాగచ్చదితి నీ ఆగచ్చద్ తావ్రవీద్ అబ్రవీదస్తు అస్సు మే మేత్ర అత్రాపి అవీతి ఇత్యస్తో అస్తు ఇత్యబ్రూతా అబ్రూతాగుంస స యమ యమేకస్యాం ఏకస్యాం వీర్యం వీర్యం వై పర్యపశ్యత్ అపశ్యదియం ఇయమ్ వై వా అస్య సహస్రస్య సహస్రస్య వీర్యం వీర్యం విభర్తి విభర్తీతి ఇది తౌ రావ్రవీద్ అబ్రవీదియం ఇయమ్ మమ అమాస్తో అస్వేతత్ ఏతద్యువయో యోరితి ఇది తౌ రావ్రూతా అబ్రూతాగుం సర్వే సర్వే వై వా ఏతత్ ఏతదేత్యాం ఏత్యాం వీర్యం వీర్యం వరి పరి పశ్యామ పశ్యామోగుంశం అగుంశమా ఆహరామహై రామహి తస్యామగుంశం అగుంశమా ఆహరంత అహరంతతా తామప్సు అప్సు ప్ర అప్సుజ్ఞకోసు ప్రావేశయన్ అవేశయాన్ సోమాయ సోమాయోదేహి ఉదేహీతి ఉదేహీత్యుదేహి ఇది సా రోహిణీ రోహిణీ పింగళ పింగళైకహాయని ఏకహాయనీ రూపం ఏకహాయనీకాహాయనీ రూపం కృత్వా త్రయస్త్రిగుంశత త్రయస్త్రిగుంశత త్రయస్త్రిగుంశతేది త్రయ త్రిగుంశత త్రిభిశ్చిభిరిత్రిభై సహోదైర్ ఉదైతస్మాత్ ఉదైరిచ్యుతైర్ తస్మాద్రోహిణ్యా రోహిణ్యా పింగళయా పింగళైకహాయన్యా ఏకహాయన్యా సోమం ఏకహాయన్యేత్యేకాహాయన్యా సోమం గ్రీణీయాద్ గ్రీణీయాద్యలేం విద్వాన్ విద్వాన్ రోహిణ్యా రోహిణ్యా పింగళయా పింగళైకహాయన్యా ఏకహాయన్యా సోమం ఏకహాయన్యేద్యేకాహాయన్యా సోమం గ్రీణాది క్రీణాది త్రయస్త్రిగుంశత త్రయస్త్రిగుంశత త్రయస్త్రిగుంశతేది త్రయ త్రిగుంశత చైవ దేవాస్య అస్య త్రిభే త్రిభిశ్చ త్రిభిరితి త్రిభే శతై శతై సోమ సోమ క్రీత క్రీతో భవతి భవతి సుక్రీతేన సుక్రీతేన యజతే సుక్రీతేనే విశోక్రీతేన యజతేతాం తామప్సు అప్సు ప్ర అప్సిత్యపోసు ప్రావేశయన్ అవేశయన్ ఇంద్రాయ ఇంద్రాయోదేహి ఉదేహీతి ఉదేహీద్యుదేహి ఇది సా రోహిణీ రోహిణీ లక్ష్మణ లక్ష్మణాపష్టౌహి అష్టౌహి వార్త్రఘ్ని వార్త్రఘ్ని రూపం వార్త్రఘ్ని వార్త్రాఘ్ని రూపం కృత్వా త్రయస్త్రింశత త్రయస్త్రింశత త్రయస్త్రింశతేది త్రయ త్రింశత త్రిభిః త్రిభిశ్చ త్రిభిర్విత్రిభిః శతైః శతైస్తః సహోదయీత్ ఉదైతస్మాత్ ఉదైరిత్యుదయైత్ తస్మాద్రోహిణీ రోహిణీం లక్ష్మణాం లక్ష్మణాం అష్టౌహీం అష్టౌహీం వార్త్రఘ్నీం వార్త్రఘ్నీం దద్యాద్ వార్త్రఘ్నిరి వార్త్రాఘ్నీ తద్యాద్యః యదేవం ఏవం విద్వాన్ విద్వాన్ రోహిణీం రోహిణీం లక్ష్మణాం లక్ష్మణాం అష్టౌహీం అష్టౌహీం వార్త్రఘ్నీం వార్త్రఘ్నీం దదాది వార్త్రఘ్నీమిది వార్త్రాఘ్నీ దాది త్రయస్త్రింశత్ త్రయస్త్రింశజ్జ త్రయస్త్రింశతిత్రయ త్రింశత్ చైవ ఏవాస్య అస్య త్రీణి త్రీణి శతాని శతాని సా దత్తా దత్తా భవతి భవతి తాం తామప్సు అప్సుప్ర అప్సిద్యపోసు ప్రావేశయన్ అవేశయన యమాయ యమాయోదేహి ఉదేహీతి ఉదేహీత్యుత ఏహి ఇది సా జరది జరది మూర్ఖా మూర్ఖా తజ్జఘన్యా తజ్జఘన్యా రూపం తజ్జఘన్యేతి తజ్జఘన్యా రూపం కృత్వా త్రయస్త్రింశత త్రయస్త్రింశత త్రయస్త్రింశతేది త్రయ త్రింశత సద్రిభిః త్రిభిశ్చ త్రిభిరితి త్రిభిః శతైః శతైస్తః సహోదయీత్ ఉదైతస్మాత్ ఉదైరిత్యుదయైత్ తస్మాజ్జరదీం జరదీం మూర్ఖాన్ మూర్ఖాన్ తజ్జఘన్యాం తజ్జఘన్యామనస్తరణీం తజ్జఘన్యామితి తజ్జఘన్యాం అనస్తరణీం కుర్వీత అనస్తరణీమిత్యనోస్తరణీం కుర్వీతయ ఏవం ఏవం విద్వాన్ విద్వాన్ జరదీం జరదీం మూర్ఖాన్ మూర్ఖాన్ తజ్జఘన్యాం తజ్జఘన్యామనస్తరణీం తజ్జఘన్యామితి తజ్జఘన్యాం అనస్తరణీం కురుతే అనస్తరణీమిత్యనోస్తరణీం కురుతే త్రయస్త్రింశత్ త్రయస్త్రింశజ్జ త్రయస్త్రింశతి త్రయ త్రింశత్ చైవ ఏవాస్య అస్యత్రేణి రేణి శతాని శతాని సామశ్విన్ అముష్మిన్ లోకే లోకే భవతి భవతి వాగ్ వాగేవ ఏ సహస్రతమీ సహస్రతమీ తస్మాద్ సహస్రతమీతి సహస్రతమీ తస్మాద్వర రోగ సాహి వర వరస్సహస్రం సహస్రమస్య అస్య సా భవతి భవతి తస్మాద్ తస్మాద్వర పరో న ప్రతిగృహ్య ప్రతిగృహ్య సా ప్రతిగృహ్యది ప్రతిగృహ్య సావర పరస్సహస్రం సహస్రమస్య అస్య ప్రతిగృహీతం ప్రతిగృహీతం భవతి ప్రతిగృహీతమిది ప్రతిగృహీతం భవతీయం ఇయమ్ వర వర ఇది బ్రూజాద్ బ్రూజాదథ అథాన్యాం అన్యాం బ్రూజాద్ బ్రూజాదియమ్ ఇయమ్ మమ అమేతి ఇది తథా అస్య తత్సహస్రం సహస్రమప్రతిగృహీతం అప్రతిగృహీతం భవతి అప్రతిగృహీతమిత్యప్రతిగృహీతం భవద్భయతయేనీ ఉభయతయేనీ స్యాద్ ఉభయతయేనీత్యుభయతయేనీ తదాహు ఆహురన్యతయేనీ అన్యతయేనీ స్యాద్ అన్యతయేనీత్యన్యతయేనీ స్యాత్ సహస్రం సహస్రం పరస్తాద్ పరస్తాదేతం ఏతమిది ఇదియా ఏవ ఏ వర వర కళ్యాణీ కళ్యాణీ రూపసమృద్ధా రూపసమృద్ధా సా రూపసమృద్ధేతి రూపా సమృద్ధా సా స్యాద్ స్యాత్ సా హి హి వర వర సమృద్ధి సమృద్ధితాం సమృద్ధ్యాధి తాముత్తరేణ ఉత్తరేణాగ్నేయుద్ధం ఉత్తరేణేద్యుదకరేణ ఆగ్నేయుద్ధం వర్యాణీయ ఆగ్నేయుద్ధమిత్యాగ్నేయుద్ధం వర్యాణీయాహవనీయస్య వర్యాణీయేతి పరిహానీయ ఆహవనీయస్యాందే ఆహవనీయస్యేత్యాహవనీయస్య అందే ద్రోణకలశం ద్రోణకలశమవ ద్రోణకలశమిది ద్రోణకలశం అవఘ్రాపయేద్ ఘ్రాపయేదా ఆజిఘ్ర విఘ్రకలశం కలశం మహి మహ్యురుధారా ఉరుధారా పయస్వతీ ఉరుధారేద్యురుధారా పయస్వత్యా ఆ స్వా స్వా విశంతో విషం బిందవ ఇందవ సముద్రం సముద్రమివ ఇవ సింధవ సింధవస్ సా సహస్రే సహస్రా ఆభజ భజ ప్రజయా ప్రజయా పశుభి ప్రజయతి ప్రజయా పశుభిస్ సహ పశుభిరితి పశుభి సహ పునః ఉదర్మా మా ఆవిశదాద్ విశదాద్వై రైరి ఇది ప్రజయా ప్రజయవ ప్రజయతి ప్రజయా ఏనం ఏనం పశుభి పశుభీరయ్యా పశుభిరితి పశుభి రయ్యాసం సమర్థయతి అర్థయతి ప్రజావాన్ ప్రజావాన్ పశుమాన్ ప్రజాపానిది ప్రజాపాన్ పశుమాన్ రయమాన్ పశుమానిది పశుమాన్ రయమాన్ భవతి రయమానిది రయమాన్ భవతి యేవం ఏం వేద వేదతయా తయా సహ సహాగ్నేయుద్ధ్రం ఆగ్నేయుద్ధ్రం పరేత్య ఆగ్నేయుద్ధ్రమిత్యాగ్నేయుద్ధ్రం పరేద్య పురస్తాద్ పరేద్యేది పరా ప్రతీచ్యాష్టంద్యాంజుహుయాద్ ఉభాజిగ్యథో జిగ్ఞథుర్న పరా పరాజయేథే న పరా పరాజిగ్యే జిగ్ఞే కతర కతరశ్చన చనైనో ఏనోరిత్యేనో ఇంద్రశ్చ విష్ణో విష్ణో యత్ విష్ణో ఇది విష్ణో యదపస్పృథేథ అపస్పృథేథాన్ మేధ రేథా సహస్రం సహస్రం విదత్తదైరేథాన్ ఐరేథామిది త్రేధా విభక్తం రేధా విభక్తం వై రేధా విభక్తమిది త్రేధా విభక్తం వై త్రిరాత్రే త్రిరాత్రే సహస్రం త్రిరాత్రేది త్రిరాత్రే సహస్రకం సాహస్రీం సాహస్రీమేవ ఏవైనానం ఏనాం కరోతి కరోతి సహస్రస్య సహస్రస్యైవ ఏవైనానం ఏనాం మాత్రానం మాత్రానం కరోతి కరోతి రూపాణి రూపాణి జుహోతి జుహోతి రూపై రూపైరేవ ఏవైనానం ఏనాగుంసం సమర్థయతి అర్థయతి తస్యాహ తస్యా ఉపోత్థాయ ఉపోత్థాయ కర్ణం ఉపోత్థాయేత్యుపా ఉత్థాయ అర్ణమా ఆజపేద్ జపేదిరే ఇదేవందే వందేదిరే అదితే సరస్వతి సరస్వతి ప్రియే ప్రియే ప్రేయసి ప్రేయసి మహి మహిశ్రుతి విశ్రుత్యేతాని విశ్రుతిశ్రుతి ఏతాని అగ్నియే అగ్నియే నామాని నామాని సుకృతం సుకృతం మా సుకృతమితి సుకృతం మా దేవేషు దేవేషు బ్రూతాద్ బ్రూతాదితి ఇది దేవేభ్యేభ్యేవ ఏమైనం ఏనమా ఆవేదయతి వేదయత్యను అన్వేనం ఏనం దేవా దేవా బుధ్యందే బుధ్యంత ఇది బుధ్యందే సహస్రదమ్యా వై సహస్రదమ్యేతి సహస్రదమ్యా వై యజమాన యజమాన సువర్గం సువర్గం లోకం సువర్గమితి సువాగం లోకమేతి ఏది సా సైనం ఏనగం సువర్గం సువర్గం లోకం సువర్గమితి సువాగం లోకం గమయతి గమయతి సా సామా మా సువర్గం సువర్గం లోకం సువర్గమితి సువాగం లోకం గమయ గమయేది ఇత్యాహ ఆహ సువర్గం సువర్గమేవ సువర్గమితి సువాగం ఏవైనం ఏనం లోకం లోకం గమయతి గమయతి సా సామా మా జ్యోతిష్మందం జ్యోతిష్మందం లోకం లోకం గమయ గమయేది ఇత్యాహ ఆహ జ్యోతిష్మందం జ్యోతిష్మందమేవ ఏవైనం ఏనం లోకం లోకం గమయతి గమయతి సా సామా మా సర్వాన్ సర్వాన్ పుణ్యాన్ పుణ్యాం లోకాన్ లోకాన్ గమయ గమయేది ఇత్యాహ ఆహ సర్వాన్ సర్వానేవ ఏవైనం ఏనం పుణ్యాన్ పుణ్యాం లోకాన్ లోకాన్ గమయతి గమయతి సా సామా మా ప్రతిష్టా ప్రతిష్టాంగమయ ప్రతిష్టామి ప్రతిష్టా అమయ ప్రజయా ప్రజయా పశుభి ప్రజయేది ప్రజయా పశుభి సహ పశుభి పశుభి సహ పునః పునర్మా మా ఆవిశతాద్ విశదాద్రై రైరి ఇది ప్రజయా ప్రజయైవ ప్రజయేది ప్రజయా ఏవైనం ఏనం పశుభి పశుభి రయ్యాం పశుభిరితి పశుభి రయ్యాం ప్రతి ప్రతిష్టాపయతి స్థాపయతి ప్రజావాన్ ప్రజావానం పశుమాన్ ప్రజావానిది ప్రజావాన్ పశుమాన్ రయమాన్ పశుమానిది పశుమాన్ రయమాన్ భవతి రయమానిది రయమాన్ భవతి యః య ఏవం ఏవం వేద వేదతా తామగ్నిధే అగ్నిధే వా అగ్నిధైత్యగ్నిధే వా బ్రహ్మణే బ్రహ్మణే వాహోత్రే హోత్రే వాద్ఘాత్రే ఉద్ఘాత్రే వాద్ఘాత్రేత్యుద్ఘాత్రే వాధ్వర్యవే అధ్వర్యవే వాద్యాత్ తద్యాత్ సహస్రం సహస్రమస్య అస్య సా దత్తా భవతి భవతి సహస్రం సహస్రమస్య అస్య ప్రతిగృహీతం ప్రతిగృహీతం భవతి ప్రతిగృహీతమిది ప్రతిగృహీతం భవతి యః యస్తాం తామవిద్వాన్ అవిద్వాన్ ప్రతిగృహ్ణాతి ప్రతిగృహ్ణాతి తాం ప్రతిగృహ్ణాతి ప్రతిగృహ్ణాతి తాం ప్రతి ప్రతిగృహీయాద్ గృహీయాదేకా ఏకాసి అసిన సహస్రం సహస్రమేకాం ఏకాన్ భూతాం భూతాం ప్రతి ప్రతిగృహ్ణామి గృహ్ణామి సహస్రం సహస్రమేకా ఏకా మా భూత భూతావిష ఆవిష విషమా మా సహస్రం సహస్రమిది ఇత్యేకాం ఏకామేవ ఏవైనాం ఏనాం భూతాం భూతాం ప్రతి ప్రతిగృహ్ణాది గృహ్ణాది న సహస్రం సహస్రం యః ఏవం ఏవం వేద వేద స్యోనా స్యోనాసి అసి సుషదా సుషదా సుషేవా సుషదేది సుషదా సుషేవా స్యోనా సుషేవేది సుషేవా స్యోనా మా మా ఆవిష విష సుషదా సుషదా మా సుషదేది సుషదా మా ఆవిష విష సుషేవా సుషేవా మా సుషేవేతి సుషేవా మా ఆవిష విషేది ఇత్యాహ ఆహ స్యోనా స్యోనైవ ఏవైనం ఏనగుం సుషదా సుషదా సుషేవా సుషదేతి సుషదా సుషేవా భూత సుషేవేతి సుషేవా భూతాదిశతి ఆవిశతి విషదిన నైనం ఏనగుం హినస్తే హినస్య బ్రహ్మవాదిన బ్రహ్మవాదినో వదంతి బ్రహ్మవాదిన ఇది బ్రహ్మవాదిన వదంతి సహస్రం సహస్రగుం సహస్రధమీ సహస్రదమ్యను సహస్రధమీతి సహస్రధమీ అన్నేతి సహస్రతమీ సహస్రతమీం సహస్రా సహస్రతమీమితి సహస్రాతమీ సహస్రాతి ప్రాచీం ప్రాచీముత్సృజేత్ ఉత్సృజేత్ సహస్రం ఉత్సృజేదిత్యుత్సృజేత్ సహస్రకం సహస్రతమీ సహస్రతమ్యో సహస్రతమీతి సహస్రాతమీ అన్వయాద్ యాద్ తత్సహస్రం సహస్రమప్రజ్ఞాత్రం అప్రజ్ఞాత్రకం సువర్గం అప్రజ్ఞాత్రమిత్యప్రజ్ఞాత్రం స్వర్గం లోకం స్వర్గమితి సువహారకం లోకం న ప్రజానీయాద్ జానీయాత్ ప్రతీచీ ప్రతీచీముద ఉత్సృజతి సృజతి సాగం సహస్రం సహస్రమను అను పర్యావర్తతే పర్యావర్తతే సా పర్యావర్తత ఇది ఆవర్తతే సా ప్రజానతి ప్రజానతి సువర్గం ప్రజానతీతి ప్రజానతి సువర్గం లోకం సువర్గమితి సువహారకం లోకమేతి ఏదీయమానం యజమానమభి అభ్యుద ఉత్సృజతి సృజతి క్షిప్రే క్షిప్రే సహస్రం సహస్రం ప్రజాయతే జాయత ఉత్తమా ఉత్తమా నీయతే ఉత్తమేద్యుతమా నీయతే ప్రథమా ప్రథమా దేవాన్ దేవాన్ గచ్చతి గచ్చతీతి గచ్చతి అత్రిరదాదౌర్వాయ ఔర్వాయ ప్రజా ప్రజాం ఉత్తరకామాయ ప్రజాజి ప్రజా ఉత్తరకామాయ సహ ఉత్తరకామాయేతి పుత్రకామాయ తరిది చాన ఇది చానోమన్యత అమన్యత నిర్వీర్య నిర్వీర్య శిథిల నిర్వీర్యైర్వీర్య శిథిలో యాతయామా యాతయామాస యాతయామేతి యాతయామా స వేదం ఏదం చతురాత్రం చతురాత్రమవశ్యత్ చతురాత్రమితి చతురాత్రం అవశ్యత్తం తమా ఆహరద్ అహరద్దేన తేనాయజర అయజపురుత తో వై వై తర చరో వీరా వీరా ఆజాయంత అజాయంత సుహోత సుహోతా సూగ్గాత సుహోదేది సుహోత సూగ్గాత స్వధ్వర్యు సూగ్గాతేది సోగ్గాత స్వధ్వర్యు సుసభేయ స్వధ్వర్యుది సో అధ్వర్యు సుసభేయోయ సుసభేయరి సుసభేయ ఏం ఏం విద్వాన్ విద్వాగశ్చతురాత్రేణ చతురాత్రేణ యజతే చతురాత్రేణేతి చతురాత్రేణ యజత ఆ ఆస్య అస్య చర చరో వీరా వీరా జాయంతే జాయంతే సుహోత సుహోతా సూగ్గాత సుహోదే విసూహోత సూగ్గాత స్వధ్వర్యు సూగ్గాతేది సూగ్గాత స్వధ్వర్యు సుభేయ స్వధ్వర్యుది సో అధ్వర్యు సుసభేయోయే సుసభేయరి సుసభేయ ఏ చతుర్విపుంసా చతుర్విపుంసా అవమానా చతుర్విపుంసా ఏదో విపుంసా అవమానా బ్రహ్మవర్జసం బ్రహ్మవర్జసం తద్ బ్రహ్మవర్జసమితి బ్రహ్మవర్జసం తద్యే య ఉద్యంత ఉద్యంత స్తోమానా ఉద్యంతరిద్యుదయంత స్తోమా శ్రీ శ్రీ సా సాత్రిం అత్రిగ్ శ్రద్ధాదేవం శ్రద్ధాదేవం యజమానం శ్రద్ధాదేవమితి శ్రద్ధాదేవం యజమానం చత్వారి చత్వారి వీర్యాణి వీర్యాణి నోప ఉపానమన్ అనమన్వేద ఏజ ఇంద్రియం ఇంద్రియం బ్రహ్మవర్చసం బ్రహ్మవర్చసమన్నాద్యం బ్రహ్మవర్చసమితి బ్రహ్మవర్చసం అన్నాద్యపుంస అన్నాద్యమిన్నాద్యం తదేతాన్ ఏతాశ్చతుర చతురశ్చతుమాన్ చతుష్మాన్ సోమాన్ చతుష్మాతో సోమాన్ సోమానపశ్యత్ అపశ్యత్తాన్ తానా ఆహరద్ అహరద్వై తైరయజత అయజపేజ తేజ ప్రథమేన ప్రథమేనావ అవారుంధ రుంధేంద్రియ ఇంద్రియం ద్వితీయేన ద్వితీయేన బ్రహ్మవర్చసం బ్రహ్మవర్చసం తృతీయేన బ్రహ్మవర్చసమిది బ్రహ్మవర్చసం తృతీయేనాద్యం అన్నాద్యం చతుర్థేన అన్నాద్యమిన్నాద్యం చతుర్థేన య ఏం విద్వాన్ విద్వాగశ్చతుర చతురశ్చతుష్టోమాన్ చతుష్టోమాన్ సోమాన్ చతుష్టోమాన్ ఇదుగుహో సోమాన్ సోమానాహరది ఆహరది తై ఆహరదీత్యాహరది తైర్యజతే యజతే తేజ తేజ ఏ ప్రథమేన ప్రథమేనావ అవరుంధే రుంధ ఇంద్రియమ్ ఇంద్రియమ్ ద్వితీయన బ్రహ్మవర్చసం బ్రహ్మవర్చసం తృతీయన బ్రహ్మవర్చసమితి బ్రహ్మవర్చసం తృతీయేనాన్నాద్యం అన్నాద్యం చతుర్థేన అన్నాద్యమిత్యన్నాద్యం చతుర్థేన యామేవ ఏవాత్రి అత్రిరుద్ధిం వృద్ధిమార్ధ్నోత్ ఆధ్నోత్తాం తామేవ ఏకమాన యజమానరుద్ధ్నోతి రుద్ధ్నోతీర్ధ్నోతి పదజ్ఞపుష్టికామ పుష్టికామశ్చతురాత్రేణ పుష్టికామైతి పుష్టికామ చతురాత్రేణ యజుర చతురాత్రేణేతి చతురాత్రేణ అయజతస స ఏతాన్ ఏతాన్ పోషాన్ పోషాకుం అపృశ్యత్ అపృశ్యత్తస్మాత్ తస్మాత్ ఫలితౌ ఫలితౌ జామదగ్నియౌ జామదగ్నియౌ నతం సంజానాతే జానాతే ఏతాన్ జానాతే ఇది జానాతే ఏతానేవ ఏ పోషాన్ పోషాన్ పుష్యతి పుష్యతి యేం విద్వాన్ విద్వాంశ్చతురాత్రేణ చతురాత్రేణ యజతే చతురాత్రేణేతి చతురాత్రేణ యజతే పురోడాశిన్య పురోడాశిన్య ఉపసద ఉపసదా ఉపసద ఇుపాసద పశవ పశవో వై వై పురోడాశ పురోడాశ పశూన్ పశూనే ఏవావ అవరుంధే రుంధేన్నం అన్నం వై వై పురోడాశ పురోడాశోనం అన్నమేవ ఏవావ అవరుంధే రుంధేన్నాద అన్నాద పశుమాన్ అన్నాదైతన్నాద పశుమాన్ భవతి పశుమానితి పశుమాన్ భవతి యేం విద్వాన్ విద్వాగశ్చతురాత్రేణ చతురాత్రేణ యజతే చతురాత్రేణేతి చతురాత్రేణ యజత ఇది యజతే సంవత్సరో వై సంవత్సర ఇది సంవత్సర వా ఇదం ఇదమేక ఏక ఆసీత్ ఆసీత్స స్వకామయత అకామయతూన్ తూన్ సృజేయ సృజేయేతి ఇది సహ ఏతం ఏతం పంచరాత్రం పంచరాత్రమపశ్యత్ పంచరాత్రమితి పంచరాత్రం అపశ్యత్తం అమా ఆహరత్ అహరత్తేన తేనాయుర అయజపత తతో వై వై సహ స ఋతోన్ ఋతోనసృజత అసృజతయేం విద్వాన్ విద్వాన్ పంచరాత్రేణ పంచరాత్రేణ యజతే పంచరాత్రేణేతి పంచరాత్రేణ యజతే ప్రైవ ఏ జాయతే జాయతే ఋతవ ఋతవ సృష్టా సృష్టాన వ్యావర్తంత వ్యావర్తంతతే వ్యావర్తంతేతి ఆవర్తంత ఏకం ఏకం పంచరాత్రం పంచరాత్రమపశ్యన్ పంచరాత్రమే పంచరాత్రం అపశ్యంతం సమా ఆహరం అహరంతేన ఏకాయజంత అయజంత తో వై వైతే తే వ్యావర్తంత వ్యావర్తంతయ వ్యావర్తంతేతి ఆవర్తంత ఏం విద్వాన్ విద్వాన్ పంచరాత్రేణ పంచరాత్రేణ యజతే పంచరాత్రేణేతి పంచరాత్రేణ యజతేవి పాత్మనా పాత్మనా భ్రాతృవ్యేణ భ్రాతృవ్యేణ ఆవర్తతే వర్తతే సార్వసేని సార్వసేని శౌచేయ సార్వసేనిరి సార్వసేని శౌచేయో కామయత అకామయత పశుమాన్ పశుమాన్ శ్యాహం పశుమానితి పశుమాన్ శ్యామితి ఇది సహ స ఏతం ఏదం పంచరాత్రం పంచరాత్రమా పంచరాత్రమితి పంచరాత్రం ఆహరత్ అహరత్తేన తేనాయజత అయజత తతో వై వై సహ సహస్రం సహస్రం పశూన్ పశూన్ ప్రాప్నోత్ ఆత్మోద్యం విద్వాన్ విద్వాన్ పంచరాత్రేణ పంచరాత్రేణ యజతే పంచరాత్రేణేతి పంచరాత్రేణ యజతే ప్రసహస్రం సహస్రం పశూన్ పశూనా ఆప్నోతి ఆప్నోతి పవర పవర ప్రావాహణి ప్రావాహణిరకామయత అకామయత వాచ వాచ ప్రవదిత ప్రవదిత స్యాం ప్రవదితేతి ప్రవదిత శ్యామితి ఇది సహ స ఏతం ఏతం పంచరాత్రం పంచరాత్రమా పంచరాత్రమితి పంచరాత్రం ఆహరత్ అహరత్తేన ఏనాయుజర అయజరతుర తో వై వై సహ స వాచ వాచ ప్రవదిత ప్రవదిత అభవత్ ప్రవదితేతి ప్రవదిత అభవ్యేం విద్వాన్ విద్వాన్ పంచరాత్రేణ పంచరాత్రేణ యజతే పంచరాత్రేణేతి పంచరాత్రేణ యజతే ప్రవదిత ప్రవదితైర ప్రవదితేతి ప్రవదిత ఏ వాచ వాచో భవతి అవద్యథో అథో ఏనం అథో ఇద్యథో ఏనం వాచ వాచస్పతి పతిరితి ఇత్యాహో ఆహురనాప్త అనాప్తశ్చతురాత్ర చతురాత్రోతిరిక్త చతురాత్రైతి చతురాత్ర అతిరిక్త షడ్భ్రాత్ర అతిరిక్తరిక్త షడ్భ్రాత్రోథ షడ్భ్రాత్రైరి షడ్భ్రాత్ర అథ వై వా ఏష సంప్రతి సంప్రతి యజ్ఞ సంప్రతీతి సంప్రతి యజ్ఞో యత్ పంచరాత్ర పంచరాత్రోయ పంచరాత్రైతి పంచరాత్ర ఏం విద్వాన్ విద్వాన్ పంచరాత్రేణ పంచరాత్రేణ యజతే పంచరాత్రేణి పంచరాత్రేణ యజతే సంప్రతి సంప్రత్యవ సంప్రతీతి సంప్రతి యజ్ఞేన యజ్ఞేన యజతే యజతే పంచరాత్ర పంచరాత్రో భవతి పంచరాత్రైతి పంచరాత్ర భవతి పంచ పంచ వై ఆ ఋతవ ఋతవ సంవత్సర సంవత్సర ఋతుషు సంవత్సర ఇది సంవత్సర ఋతుష్వ ఏ సంవత్సరే సంవత్సరే ప్రతి సంవత్సర ఇది సంవత్సరే ప్రతిష్టతి తిష్టత్యథో అథో పంచాక్షర అథోరిథో పంచాక్షర పంక్తి పంచాక్షరేది పంచాక్షర పంక్తి పాంక పాంకో యజ్ఞ యజ్ఞో యజ్ఞం యజ్ఞమేవ ఏవా అవరుంధే రుంధే త్రివృద్ త్రివృదగ్నిష్టోమ త్రివృదిత్రివృద్ అగ్నిష్టోమో భవతి అగ్నిష్టోమ ఇత్యగ్ని స్తోమ భవతి తేజ తేజ ఏవా అవరుంధే రుంధే పంచదశ పంచదశో భవతి పంచదశ ఇది పంచదశ భవతీంద్రియం ఇంద్రియమే ఏవా అవరుంధే రుంధే సప్తదశ సప్తదశో భవతి సప్తదశ ఇది సప్తాదశ భవత్యన్నాద్యస్య అన్నాద్యస్యావరుద్ధ్యై అన్నాద్యస్యేత్యన్నాద్యస్య అవరుద్ధ్యా అథో అవరుద్ధ్యా ఇత్యవరుద్ధ్యై అథో ప్ర అథో ఇత్యథో త్రైవ దేవతేన తేన జాయతే జాయతే పంచవిపుంశ పంచవిపుంశోగ్నిష్టోమ పంచవిపుంశేతి పంచావిపుంశ అగ్నిష్టోమో భవతి అగ్నిష్టోమైత్యగ్ని స్తోమ భవతి ప్రజాపతే ప్రజాపతేరాప్తీ ప్రజాపతేరి ప్రజాపతే ఆప్తీ మహావ్రతవాన్ మహావ్రతవాన్ అన్నాద్యస్య మహావ్రతవాది మహావ్రతవాన్ అన్నాద్యస్యావరుద్ధి అన్నాద్యస్యేత్యన్నాద్యస్య అవరుద్ధ్యై విశ్వజిత్ అవరుద్ధ్యాద్యవరుద్ధి విశ్వజిత్ సర్వృష్ట విశ్వజితి విశ్వజిత్ సర్వృష్టోదిరాత్ర సర్వృష్టైతి సర్వాపృష్ట అదిరాత్రో భవతి అదిరాత్రైరాత్ర భవతి సర్వ్యాభిజిత్యై అభిజిత్యాభిజిత్యై ఏవస్యత్వాసవితు సవితుప్రసవే ప్రసవేశ్వినో ప్రసవేత్రే అశ్వినోర్బాహుభ్యాం బాహుభ్యాం భోష్ణ బాహుభ్యామిది బాహోభ్యాం ఓష్ణహస్తాభ్యా హస్తాభ్యామా ఆదే దత ఇమా ఇమాగృన్ అగృన్ దశనా దశనామృతస్ ఋతస్య పూర్వే పూర్వాయుషి ఆయుషి విరథేషు విరథేషు కవ్యా కవ్యేతి కవ్యా తయా దేవా సుతం సుతమా ఆబూవు అభూవృతస్ ఋతస్య సామన్ సామన్ సరం సరమారవంతి ఆరవంతీత్యారవంతి అభిధాసి అభిధాయిత్యభిధా అసి భువనం భువనమసి అసి యంతాసి అసి ధర్తాసి అసి సహ సోగ్ని అగ్ని వైశ్వానరం వైశ్వానరకం సప్రసతం సప్రసతం గచ్చ సప్రసతమితి సా ప్రసతం అచ్చ స్వాహాకృత స్వాహాకృత పృథివ్యాం స్వాహాకృత ఇది స్వాహాకృత పృథివ్యాంగ్యంత యంతారాడ్ యాడ్యంత యంతాసి అసి యమన యమనో ధర్త ధర్తాసి అసి ధరుణ ధరుణ కృష్యై కృష్యై క్షేమాయ క్షేమాయ రయ్యై రయ్యై పాపోషాయ ఓషాయ పృథివ్యై పృథివ్యై పాంతరిక్షాయ అంతరిక్షాయ దివే దివే పాసపే సపే పాసపే అసపే పాభ్య అభ్యస్వ అభ్యైత్యభ్య ఔషధీభ్య ఔషధీభ్యస్వ ఔషధీభ్యైత్యోషధీభ్య స్వాశ్వేభ్య విశ్వేభ్యస్వ స్వాభూతేభ్య భూతేభ్యేది భూతేభ్య విభోర్మాత్ర విభోరిది విభూ మాత్ర ప్రభో ప్రభో పిత్ర ప్రభోరిది ప్రభో పిత్రాశ్వ అశ్వసి అసి హయ హయోసి అస్య అత్యోసి అసి నర నరోసి అస్యర్వాణ అర్వాసి అసి సప్ని సప్నిరసి అసి వాజీ వాజ్యసి అసి వృషా వృషాసి అసి నృమణాహ నృమణాసి నృమణా ఇది నృమణాహ అసి యజు యజుర్నామ నామాసి అస్యాదిత్యానామ ఆదిత్యానామ పత్వ పత్వాను అన్విని ఇష్యగ్నయే అగ్నయే స్వాహా స్వాహా స్వాహా స్వాహేంద్రాగ్నిభ్యాం ఇంద్రాగ్నిభ్యాం స్వాహా ఇంద్రాగ్నిభ్యామిదీంద్రాగ్నిభ్యాం స్వాహా ప్రజాపతయే ప్రజాపతయే స్వాహా ప్రజాపతయేది ప్రజాపతయే స్వాహా విశ్వేభ్య విశ్వేభ్యో దేవేభ్య దేవేభ్య స్వాహా స్వాహా సర్వాభ్య సర్వాభ్యో దేవతాభ్య దేవతాభ్య ఇహ ఇహ ధృతి స్వాహ స్వాహేహ ఇహ విధృతి స్వాహ విధృతిరివీధృతి స్వాహేహ ఇహ రంతి స్వాహ స్వాహేహ ఇహ రమతి స్వాహ స్వాహ భూ భూరసి అసి భువే భువే భవ్యాయ భవ్యాయ భవిష్యతే భవిష్యతే విశ్వేభ్య విశ్వేభ్య భూతేభ్య భూతేభ్యో దేవా దేవా ఆశాపాలా ఆశాపాలా ఏతం ఆశాపాలాశాపాలా ఏతం దేవేభ్య దేవేభ్యోశ్వం అశ్వం మేధాయ మేధాయ ప్రోక్షితం ప్రోక్షితం గోపాయత ప్రోక్షితమిది ప్రోక్షితం గోపాయతేతి గోపాయత ఆయనాయ స్వాహ ఆయనాయేత్యాయనాయ స్వాహ ప్రాయణాయ ప్రాయణాయ స్వాహ ప్రాయణాయేతి ప్రాయణాయ స్వాహోద్రావాయ ఉద్రావాయ స్వాహ ఉద్రావాయేత్యుర్ద్రావాయ స్వాహోద్ధృతాయ ఉద్ధృతాయ స్వాహ ఉద్ధృతాయేత్యుర్ధృతాయ స్వాహ శూకారాయ శూకారాయ స్వాహ శూకారాయేతి శూకారాయ స్వాహ శూకృతాయ శూకృతాయ స్వాహ శూకృతాయేతి శూకృతాయ స్వాహ పలాయితాయ పలాయితాయ స్వాహ స్వాహ పలాయితాయ ఆపలాయితాయ స్వాహ ఆపలాయితాయేత్యాపలాయితాయ స్వాహావల్గతే ఆవల్గతే స్వాహ ఆవల్గతైత్యాపల్గతే స్వాహ పరావల్గతే పరావల్గతే స్వాహ పరావల్గతైతి పరావల్గతే స్వాహాయతే ఆయతే స్వాహ ఆయతైత్యాయతే స్వాహ ప్రయతే ప్రయతే స్వాహ ప్రయతైతి ప్రాయతే స్వాహ సర్వస్మై సర్వస్మై స్వాహ స్వాహేతి స్వాహ అగ్నయే స్వాహ స్వాహ సోమాయ సోమాయ స్వాహ స్వాహ వాయవే వాయవే స్వాహ స్వాహ పాం అపాం మోనాయ మోనాయ స్వాహ స్వాహ సవిత్రే సవిత్రే స్వాహ స్వాహ సరస్వతి సరస్వత్యై స్వాహ స్వాహేంద్రాయ ఇంద్రాయ స్వాహ స్వాహ బృహస్పతయే బృహస్పతయే స్వాహ స్వాహ మిత్రాయ మిత్రాయ స్వాహ స్వాహ వరుణాయ వరుణాయ స్వాహ స్వాహ సర్వస్మై సర్వస్మై స్వాహ స్వాహేరి స్వాహ పృథివ్యై స్వాహ స్వాహ అంతరిక్షాయ అంతరిక్షాయ స్వాహ స్వాహ దివే దివే స్వాహ స్వాహ సూర్యాయ సూర్యాయ స్వాహ స్వాహ చంద్రవసే చంద్రవసే స్వాహ స్వాహ నక్షత్రేభ్య నక్షత్రేభ్య స్వాహ స్వాహ ప్రాచ్యై ప్రాచ్యై దిశే దిశే స్వాహ స్వాహ దక్షిణాయై దక్షిణాయై దిశే దిశే స్వాహ స్వాహ ప్రతీచ్యై ప్రతీచ్యై దిశే దిశే స్వాహ స్వాహోదీచ్యై ప్రతీచ్యై దిశే దిశే స్వాహ స్వాహోర్ధ్వాయై ఊర్ధ్వాయై దిశే దిశే స్వాహ స్వాహ దిగ్భ్య దిగ్భ్య స్వాహ దిగ్భ్యైతిగభ్య స్వాహ వాందరదిశాభ్య అవాందరదిశాభ్య స్వాహ అవాందరదిశాభ్యేత్యవాందరదిశాభ్య స్వాహ సమాభ్య సమాభ్య స్వాహ స్వాహ శరద్భ్య శరద్భ్య స్వాహ శరద్భ్యైతి శరద్భ్య స్వాహ అహోరాత్రేభ్య అహోరాత్రేభ్య స్వాహ అహోరాత్రేభ్యేత్య రాత్రేభ్య స్వాహ అర్ధమాసేభ్య అర్ధమాసేభ్య స్వాహ అర్ధమాసేభ్యేత్యర్ధమాసేభ్య స్వాహ మాసేభ్య మాసేభ్య స్వాహ సాహర్తుభ్య ఋతుభ్య స్వాహ ఋతుభ్యైతృభ్య స్వాహ సంవత్సరాయ సంవత్సరాయ స్వాహ సంవత్సరాయేతి సంవత్సరాయ స్వాహ సర్వస్మై సర్వస్మై స్వాహ స్వాహేతి స్వాహ అగ్నయే స్వాహ స్వాహ సోమాయ స్వాహ స్వాహ స్వాహ సవిత్రే సవిత్రే స్వాహ స్వాహ సరస్వత్యై సరస్వత్యై స్వాహ స్వాహ భూష్ణే భూష్ణే స్వాహ స్వాహ బృహస్పతయే బృహస్పతయే స్వాహ స్వాహ అపామోదాయ మోదాయ స్వాహ స్వాహ వాయవే వాయవే స్వాహ స్వాహ మిత్రాయ మిత్రాయ స్వాహ స్వాహ వరుణాయ వరుణాయ స్వాహ స్వాహ సర్వస్మై సర్వస్మై స్వాహ స్వాహేతి స్వాహ పృథివ్యై స్వాహ స్వాహ అంతరిక్షాయ అంతరిక్షాయ స్వాహ స్వాహ దివే దివే స్వాహ స్వాహ అగ్నయే అగ్నయే స్వాహ స్వాహ సోమాయ సోమాయ స్వాహ స్వాహ సూర్యాయ సూర్యాయ స్వాహ స్వాహ చంద్రవసే చంద్రవసే స్వాహ స్వాహాన్నే అన్నే స్వాహ స్వాహ రాత్రియై రాత్రియై స్వాహ సాహర్జవే రజవే స్వాహ స్వాహ సాధవే సాధవే స్వాహ స్వాహ సుక్షిత్యై సుక్షిత్యై స్వాహ సుక్షిత్యాది సుక్షిత్యై స్వాహ క్షుధే క్షుధే స్వాహ స్వాహ శిరిన్నే ఆశిరిన్నే స్వాహ స్వాహ రోగాయ యోగాయ స్వాహ స్వాహిమాయ హిమాయ స్వాహ స్వాహ శీతాయ శీతాయ స్వాహ స్వాహాదపాయ ఆదపాయ స్వాహ ఆదపాయేత్యాదపాయ స్వాహారణ్యాయ అరణ్యాయ స్వాహ స్వాహసువర్గాయ స్వర్గాయ స్వాహ స్వర్గాయేతి స్వాహాగాయ స్వాహలోకాయ లోకాయ స్వాహ స్వాహ సర్వస్మై సర్వస్మై స్వాహ స్వాహేతి స్వాహ భో దేవానా దేవానాం కర్మణ అపసర్తస్య ఋతస్య మధ్యా మధ్యాసి అసి వసుభిః వసుభిర్దేవేభిః వసుభిరి వసుభిః దేవేభిర్దేవతయా దేవతయా గాయత్రేణ గాయత్రేణ త్వా ఛందసః ఛందసాయనగ్ని ఇనగ్ని వసంతేన వసంతేన త్వా తర్తునా ఋతునా హవిషా హవిషా దీక్షయామి దీక్షయామి రుద్రేభిః రుద్రేభిర్దేవేభిః దేవేభిర్దేవతయా దేవతయా ప్రైష్ఠుభేన ప్రైష్ఠుభేన త్వా ఛందసః ఛందసాయనగ్ని ఇనగ్ని ద్వేష్ణేన ద్వేష్ణేన త్వా ఋతునా ఋతునా హవిషా హవిషా దీక్షయామి దీక్షయామ్యాదిత్యేభిః ఆదిత్యేభిర్దేవేభిః దేవేభిర్దేవతయా దేవతయా జాగతేన జాగతేన త్వా వా ఛందసా ఛందసాయనగ్ని ఇరగ్ని పురుషాభిః పురుషాభిస్త్వా ఋతునా ఋతునా హవిషా హవిషా దీక్షయామి దీక్షయామి విశ్వేభిః విశ్వేభిర్దేవేభిః దేవేభిర్దేవతయా దేవతయానుష్ఠుభేన ఆనుష్ఠుభేన త్వా ఆనుష్ఠుభేణేత్యానుష్ఠుభేన త్వా ఛందసా ఛందసాయనగ్ని ఇనగ్ని శరదా శరదా త్వా త్వత్తునా త్వత్తునా హవిషా హవిషా దీక్షయామి దీక్షయామ్యంగిరోభిః అంగిరోభిర్దేవేభిః అంగిరోభిరిత్యంగిరహాభిః దేవేభిర్దేవతయా దేవతయా పాంగేన పాంగేన త్వా వా ఛందసా ఛందసాయనగ్ని ఇనగ్ని హేమంతశిశిరాభ్యాం హేమంతశిశిరాభ్యాం వా హేమంతశిశిరాభ్యామిది హేమంత శిశిరాభ్యాం ఋతునా ఋతునా హవిషా హవిషా దీక్షయామి దీక్షయామ్యా ఆహం అహం దీక్షా దీక్షామరుహం అరుహమృతస్య ఋతస్య పద్మీ పద్మీం గాయత్రేణ గాయత్రేణ ఛందసా ఛందసా బ్రహ్మణ బ్రహ్మణా చర్తం ఋతకం సత్యే సత్యేధాం అథాగం సత్యం సత్యమృతే ఋతేధాం అథామిత్యథాం మహీము ఊషు సుమాత్రామాణం సుత్రామాణమిహ సుత్రామాణమిది సూత్రామాణం ఇహ ధృతిః ధృతి స్వాహ స్వాహేహ ఇహ విధృతిః విధృతి స్వాహ విధృతి ధృతిః స్వాహేహ ఇహ రంతిః రంతి స్వాహ స్వాహేహ ఇహ రమతిః రమతి స్వాహ స్వాహేతి స్వాహ ఈంకారాయ స్వాహ ఈంకారాయీంకారాయ స్వాహేంకృతాయ ఈంకృతాయ స్వాహ ఈంకృతాయీంకృతాయ స్వాహ క్రందతే క్రందతే స్వాహ స్వాహ అవక్రందతే అవక్రందతే స్వాహ అవక్రందతైత్యవాక్రందతే స్వాహ ప్రోసతే ప్రోసతే స్వాహ స్వాహ ప్రప్రోసతే ప్రప్రోసతే స్వాహ ప్రప్రోసత ఇది ప్రప్రోసతే స్వాహ గంధాయ గంధాయ స్వాహ స్వాహ ఘాతాయ ఘాతాయ స్వాహ స్వాహ ప్రాణాయ ప్రాణాయ స్వాహ ప్రాణాయేతి ప్రాణాయ స్వాహ ధ్యానాయ ధ్యానాయ స్వాహ ధ్యానాయేతి వీహనాయ స్వాహ బాణాయ అబాణాయ స్వాహ అబాణాయేత్యబాణాయ స్వాహ సంధీయమానాయ సంధీయమానాయ స్వాహ సంధీయమానాయేతి సంధీయమానాయ స్వాహ సంవితాయ సంవితాయ స్వాహ సంవితాయేతి సంవితాయ స్వాహ విశృత్యమానాయ విశృత్యమానాయ స్వాహ విశృత్యమానాయేతి విశృత్యమానాయ స్వాహ విశృతాయ విశృతాయ స్వాహ విశృతాయేతి విశృతాయ స్వాహ పరాయిష్యమానాయ పరాయిష్యమానాయ స్వాహ స్వాహ పరాయితాయ పరాయితాయ స్వాహ స్వాహోపరగృస్యతే ఉపరగృస్యతే స్వాహ ఉపరగృస్యత ఇత్యుపరగృస్యతే స్వాహోపరతాయ ఉపరతాయ స్వాహ ఉపరతాయేత్యుపరతాయ స్వాహ నిరేక్ష్యతే నిరేక్ష్యతే స్వాహ నిరేక్ష్యతేతి నిరేక్ష్యతే స్వాహ నివిషమానాయ నివిషమానాయ స్వాహ నివిషమానాయేతి నివిషమానాయ స్వాహ నివిష్టాయ నివిష్టాయ స్వాహ నివిష్టాయేతి నివిష్టాయ స్వాహ నిషత్స్యతే నిషత్స్యతే స్వాహ నిషత్స్యత ఇది నిషత్స్యతే స్వాహ నిషీదతే నిషీదతే స్వాహ నిషీదత ఇది నిషీదతే స్వాహ నిషణ్ణాయ నిషణ్ణాయ స్వాహ నిషణ్ణాయేతి నిషన్నాయ స్వాహ దృశ్యతే ఆదృశ్యతే స్వాహ స్వాహాధీనాయ ఆధీనాయ స్వాహ స్వాహాధితాయ ఆసిదాయ స్వాహ స్వాహ నిపత్స్యతే నిపత్స్యతే స్వాహ నిపత్స్యతేతి నిపత్స్యతే స్వాహ నిపద్యమానాయ నిపద్యమానాయ స్వాహ నిపద్యమానాయేతి నిపద్యమానాయ స్వాహ నిపన్నాయ నిపన్నాయ స్వాహ నిపన్నాయేతి నిపన్నాయ స్వాహ శైష్యతే శైష్యతే స్వాహ స్వాహ శయానాయ శయానాయ స్వాహ స్వాహ సహితాయ సహితాయ స్వాహ స్వాహ సమ్మీలిష్యతే సమ్మీలిష్యతే స్వాహ సమ్మీలిష్యతేతి సమ్మీలిష్యతే స్వాహ సమ్మీలతే సమ్మీలతే స్వాహ సమ్మీలతమితి సమ్మీలతే స్వాహ సమ్మీలితాయ సమ్మీలితాయ స్వాహ సమ్మీలితాయేతి సమ్మీలితాయ స్వాహ స్వప్స్యతే స్వప్స్యతే స్వాహ స్వాహ స్వపదే స్వపదే స్వాహ స్వాహ సుప్తాయ సుప్తాయ స్వాహ స్వాహ ప్రభోక్ష్యతే ప్రభోక్ష్యతే స్వాహ ప్రభోక్ష్యతేతి ప్రభోక్ష్యతే స్వాహ ప్రబుధ్యమానాయ ప్రబుధ్యమానాయ స్వాహ ప్రబుధ్యమానాయేతి ప్రబుధ్యమానాయ స్వాహ ప్రబుద్ధాయ ప్రబుద్ధాయ స్వాహ ప్రబుద్ధాయేతి ప్రబుద్ధాయ స్వాహ జాగరిష్యతే జాగరిష్యతే స్వాహ స్వాహ జాగ్రవే జాగ్రవే స్వాహ స్వాహ జాగరితాయ జాగరితాయ స్వాహ స్వాహ శుశ్రూషమాణాయ శుశ్రూషమాణాయ స్వాహ స్వాహ శృణ్వదే శృణ్వదే స్వాహ స్వాహ శ్రుతాయ శ్రుతాయ స్వాహ స్వాహ వీక్షిష్యతే వీక్షిష్యతే స్వాహ వీక్షిష్యతే వీక్షిష్యతే స్వాహ వీక్షమాణాయ వీక్షమాణాయ స్వాహ వీక్షమాణాయేతి వీక్షమాణాయ స్వాహ వీక్షితాయ వీక్షితాయ స్వాహ వీక్షితాయేతి వీక్షితాయ స్వాహ సగంహాస్యతే సగంహాస్యతే స్వాహ సగంహాస్యతేతి సంహాస్యతే స్వాహ సంజిహానాయ సంజిహానాయ స్వాహ సంజిహానాయేతి సంజిహానాయ స్వాహోజ్జిహానాయ ఉజ్జిహానాయ స్వాహ ఉజ్జిహానాయేతి విజిహానాయ స్వాహ వివక్ష్యతే వివక్ష్యతే స్వాహ వివక్ష్యతేతి వివక్ష్యతే స్వాహ వివర్తమానాయ వివర్తమానాయ స్వాహ వివర్తమానాయేతి వివర్తమానాయ స్వాహ వివృత్తాయ వివృత్తాయ స్వాహ వివృత్తాయేతి వివృత్తాయ స్వాహోత్స్యతే వృత్స్యతే స్వాహ ఉత్స్యతేస్థాస్యతే స్వాహోత్తిష్టతే ఉత్తిష్టతే స్వాహ ఉత్తిష్టతేష్టతే స్వాహోత్థితాయ ఉత్థితాయ స్వాహ ఉత్థితాయేతిస్థిరాయ స్వాహ విధవిష్యతే విధవిష్యతే స్వాహ విధవిష్యతేతి విధవిష్యతే స్వాహ విధోన్మానాయ విధోన్మానాయ స్వాహ విధోన్మానాయేతి విధోన్మానాయ స్వాహ విధూతాయ విధూతాయ స్వాహ విధూతాయేతి విధూతాయ స్వాహో ఉత్క్రగస్యతే ఉత్క్రగస్యతే స్వాహ ఉత్క్రగస్యతేత్రగస్యతే స్వాహోత్క్రామతే ఉత్క్రామతే స్వాహ ఉత్క్రామతేత్రామతే స్వాహోత్క్రాంతాయ ఉత్క్రాంతాయ స్వాహ ఉత్క్రాంతాయేత్రాంతాయ స్వాహ సంక్రమిష్యతే సంక్రమిష్యతే స్వాహ స్వాహ సంక్రమ్యమాణాయ సంక్రమ్యమాణాయ స్వాహ స్వాహ సంక్రమితాయ సంక్రమితాయ స్వాహ స్వాహ కండోయిష్యతే కండోయిష్యతే స్వాహ స్వాహ కండూయమానాయ కండూయమానాయ స్వాహ స్వాహ కండోజితాయ కండోజితాయ స్వాహ స్వాహ నికషిష్యతే నికషిష్యతే స్వాహ నికషిష్యతేతి నికషిష్యతే స్వాహ నికషమాణాయ నికషమాణాయ స్వాహ నికషమాణాయేతి నికషమాణాయ స్వాహ నికషితాయ నికషితాయ స్వాహ నికషితాయేతి నికషితాయ స్వాహయత్ యదత్తి అతిరస్మై తస్మై స్వాహ స్వాహయత్ యద్విపతి పిపతి తస్మై తస్మై స్వాహ స్వాహయత్ యన్మేహతి మేహతి తస్మై తస్మై స్వాహ స్వాహయత్ యక్షకృత్ షకృత్కరోతి కరోతి తస్మై తస్మై స్వాహ స్వాహ రేతసే రేతసే స్వాహ స్వాహ ప్రజాభ్య ప్రజాభ్య స్వాహ ప్రజాభ్యేతి ప్రజాభ్య స్వాహ ప్రజననాయ ప్రజననాయ స్వాహ ప్రజననాయేతి ప్రజననాయ స్వాహ సర్వస్మై సర్వస్మై స్వాహ స్వాహేతి స్వాహ అగ్నయే స్వాహ స్వాహ వాయవే వాయవే స్వాహ స్వాహ సూర్యాయ సూర్యాయ స్వాహ స్వాహర్తం రతమసి అస్కృతస్య రతస్యర్థం రతమసి అసి సత్యం సత్యమసి అసి సత్యస్య సత్యస్య సత్యం సత్యమసి అస్కృతస్య రతస్య పంథాః పంథాసి అధిదేవానాం దేవానాం ఛాయా ఛాయామృతస్య అమృతస్య నామ నామయత్ తత్సత్యం సత్యం యత్ యత్త్వం త్వం ప్రజాపతిః ప్రజాపతిరసి ప్రజాపతిరిది ప్రజాపతి అస్యధి అధియత్ యదస్మిన్ అస్మిన్ వాజిని వాజినీవ వివశుభ శుభ స్పర్ధంతే స్పర్ధంతే దివ ఇవ సూర్యేణ సూర్యేణ విష విశోప అపోవృణాన వృణాన పవదే అపదే రవ్యన్ అవ్యన్ పశుం పశున్న గోపా గోపాయ గోపామిది గోపా పరిజ్మా పరిజ్మేది పరిజ్మా ఓ సప్తమకాండే ప్రథమ ప్రశ్న సమాప్తః ఓం.